జగడం చేసేస్తాం, రగడ రగడ రగడ తుందేస్తాం, జగుడు జిగుడు గగనం మేమేరా పిడుగులం. మరల మరల జననం రానీరా, మరల మరల మరణం మింగేస్తాం, భగల భగల గరణం మా పిలుపే ఢమరుకం. మా ఊపిరి నిప్పుల ఉప్పెన, మా ఊహలు కత్తుల వంతెన, మా దెబ్బకు దిక్కులు బిక్కటిల్లిపోయేరం పం పం పం. జగడ జగడ జగడం చేసేస్తాం, రగడ రగడ రగడం దున్నేస్తాం, జగుడు జగుడు గగనం మేమేరా పిడుగులం. మరల మరల జననం రానీరా, మరల మరల మరణం మింగేస్తాం, భుగల భగల గరణం మా పిలుపే ఢమరుకం. ఆడేదే పలపు నర్తనం, ఆడేదే చిలిపి కీర్తనం, సై అంటే సై ఆడను. మా వెనకే ఉంది ఈ తరం, మా శక్తే మాకు సాధనం, ఢీ అంటే ఢీ ఆడను. నేడే రానీకునే సమూరే పేలేదు, నిన్నంటే నిండు సున్నరా రానే రాదు. తక తక ధిమి తక జను, జగడ జగడ జగడం చేసేస్తాం, రగడ రగడ రగడం తుందేస్తాం, జగుడు జగుడు గగనం మేమేరా పిడుగులం. మరల మరల జననం రానీరా, మరల మరల మరణం మింగేస్తాం, భగల భగల గరణం మా పిలుపే ఢమరుకం. పడనీరా విరిగి ఆకాశం, విడిపోని భూమి ఈ క్షణం, మా పాట సాగేనులే. నడిరేగే సూర్య దర్శనం, రగిలింది వయసు ఇంధనం, మా వేటి రక్తాలకే. ఓ మాట ఒక్క బాణము మా సిద్ధాంతం, పోరాటం మాకు ప్రాణము మా వేదాంతం. జోహారు చెయ్యాలి లోకం, మా చోరు చూశాక తక తక ధిమి తక జను, జగడ జగడ జగడం చేసేస్తాం, రగడ రగడ రగడం తుందేస్తాం, జగుడు జిగుడు గగనం మేమేరా పిడుగులం. మరల మరల జననం రానీరా, మరల మరల మరణం మింగేస్తాం, భుగల భగల గరణం మా పిరుపే ఢమరుకం. మా ఊపిరి నిప్పుల ఉప్పెన, మా ఊహలు కత్తుల వంతెన, మా దెబ్బకు దిక్కులు బిక్కటిల్లిపోయేరం పం పం పం. జగడ జగడ జగడం చేసేస్తాం, రగడ రగడ రగడం దున్నేస్తాం, జగుడు దిగుడు గగనం మేమేరా పిడుగులం. తగటి తగటి తగదిమి తగదిమి తగ తగటి తగటి తగదిమి తగదిమి తగ తగటి తగటి తగదిమి తగదిమి తగ తగటి తాం తాం తాం తాం తాం.